భూమి గుండ్రంగా ఉంది. రెండవ భాగం, భూమి బల్లప్రభుగా కనిపించినంత మాత్రాన అది బల్లప్రభుగా ఉందని అనుకోవడం అంత శ్రేయస్కరం కాదు. బల్లప్రభుతనంలో వల్లమాలిన సమస్యలు, ఈ బల్లప్రభు భూమితో వచ్చే సమస్యల గురించి ఆలోచించిన వారిలో మొదటివారు ప్రాచీన గ్రీకులు. ప్రస్తుతం టర్కీ అనబడే దేశంలో పడమటి తీరంలో 2500 ఏళ్ల క్రితం వీళ్ళు జీవించేవారు. వారిలో ఒకడు అనాక్సిమాండర్. సూర్యభగవానుడు మెరిసే రథాలు, ఎగిరే గుర్రాలు, ఈ భాగవతం అతడికి నచ్చలేదు. నిసిరాత్రి ఆకాశం కేసి చూసి అసలేంటి ఇదంతా అని ఆలోచించేవాడు. ఒక రాత్రి అలాగే ఆకాశంలో తారలకేసి చూస్తూ కూర్చున్నాడు. రాత్రివేళ అవి కూడా ఆకాశంలో ప్రయాణిస్తున్నాయి, ఒక తార మాత్రం కదలటం లేదు. అదే ధృవతార. ఉత్తరాకాశంలో రాత్రంతా అలా ఉత్తగా కూర్చుని ఉంది. ప్రతి రాత్రి అక్కడే స్థిరంగా కనిపించింది. దాని దరిదాపుల్లో ఉన్న తారలు దాని చుట్టూ వృత్తాకారంలో తిరుగుతున్నాయి. దాని దగ్గర ఉన్నవి చిన్న వృత్తాల్లో, దూరంగా ఉన్నవి పెద్ద వృత్తాల్లో తిరుగుతున్నాయి. చీకటి ఆకాశంలో తారలు నీతగతులలో తిరుగుతున్నాయని అనాక్సిమాండర్కి స్పష్టంగా కనిపించింది. కందిరీగుల దండుల తారలు ఇష్టం వచ్చినట్లు తారాడటం లేదు, తారలన్నీ కదులుతున్నాయి. ఆకాశం అంటే డొల్లగా ఉండే ఓ పెద్ద బంతి, ఓ గోళం అని ఊహించుకున్నాడు అనాక్సిమాండర్. ఆ గోళం ఓ అదృశ్య అక్షం మీదుగా పరిభ్రమిస్తోంది. ఆ అక్షానికి ఒక కొన ధృవతార దిశగా సూచిస్తోంది, రెండవ కొన మాత్రం ఎటు ఉందో కనిపించడం లేదు. రోజు ఆ గోళం తిరుగుతోంది, పరిభ్రమిస్తోంది. తారకలన్నీ ఆ గోళానికి అంటుకుని దానితో పాటు తిరుగుతున్నాయి, అందుకే అన్నీ ఒకేలా తిరుగుతున్నాయి. సూర్యచంద్రులు కూడా అలాగే ఆకాశాన్ని అంటుకుని ఉదయిస్తూ అస్తమిస్తూ ఉన్నారు. ఆకాశం గోళం అయినా భూమి చదునుగా ఉండొచ్చన్నమాట. ఆకాశమనే గోళానికి కేంద్రంలో భూమి ఓ చదునైన పలకల విస్తరించి ఉందని ఊహించాడు అనాక్సిమాండర్. అలా ఆ ఆకాశగోళం తిరుగుతూ ఉండగా తూర్పులో సూర్యుడు ఉదయించి ఆకాశం దాటి పడమట్లో అస్తమిస్తాడు. తిరిగే ఆకాశం దాన్ని మోసుకుపోతోంది. ఆకాశం తిరుగుతూ సూర్యుడిని అడుగు భాగానికి మోసుకుపోతోంది. ఆకాశం ఇంకా అలాగే తిరుగుతూ సూర్యుడిని తూర్పు దిక్కుకు తెచ్చినప్పుడు మళ్ళీ పగలవుతుంది. చంద్రుడు, నక్షత్రాలు కూడా ఇలాగే కదులుతాయి. గతంలో చెప్పుకున్న ఆలోచనల కన్నా అనాక్సిమాండర్ ఆలోచన అర్థవంతంగా ఉంది. సూర్యుడు ప్రతి రాత్రి చచ్చి మళ్ళీ పుట్టడం లేదు, పడవల మీద చీకట్లో పయనం కావడం లేదు, బాగానే ఉంది. అయినా అనాక్సిమాండర్కి తృప్తి కలగలేదు, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు.